विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం మాలే మణివన్న మార్గళి నీరాడువాన్ మాలే మణివన్న మార్గళి నీరాడువాన్ మేలయా శైవనగల్ వెండువన కేటియేల్ మేలయా శైవనగల్ వెండువన కేటియేల్ జ్ఞానతయ్యల్ பெரும் பறையே பல்லாண்டி செய்பாரே சால பெரும் பறையே பல்லாண்டி செய்பாரே கோல விளக்கே கோல விளக்கே கொடிய விதானமே ஆளின் இலையாய் அருளேலோரெம் பவாய் ஆளின் పాసురం యొక్క తాత్పర్యం. ఆశ్రిత వాత్సల్యము కలవాడా, ఇంద్రనీలమణి వంటి కాంతి స్వభావము కలవాడా, అఘటనా సమర్థుడవై చిన్న మర్యాకుపై అమరి పరుండువాడా, మేము మార్గశీర్ష స్నానము చేయదల్చి అందుకు అవసరమైన సాధనమును కోరి నీ వద్దకు వచ్చినాము. ఆ స్నానవ్రతమును మా పూర్వులైన శిష్టాచార సంపన్నులు చేసినారు. నీవు వినదల్చినచో ఆ వ్రతమునకు కావలసిన పరికరములను నీకు విన్నవించదము. ఈ ప్రపంచమంతయు కంపించునట్లు ధ్వని చేయునట్టియు పాలవలే తెల్లని కాంతి కలిగినట్టియు నీ పాంచజన్యమనడి శంఖమును పోలిన శంఖములు కావలను. విశాలము చాలా పెద్దదియును అగు పరా అను వాద్యము కావలియును. మంగళగానము చేయు భాగవతులు కావలియును. మంగళదీపములు కావలెను. ధ్వజములు మేలుకట్లు కావలియును. ఈ సాధనమాలను దయతో సమకూర్చుము అని గోపికలు శ్రీకృష్ణుని ప్రార్థించిరి. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.